విజ్ఞాన శాస్త్రంతో వినోదాలు పుస్తకం 8వ భాగం. గురుత్వాకర్షణ బలం నిన్ను కిందకి లాగుతుంది. నువ్వు తిరిగి భూమి మీదకు చేరుకుంటావు. భూమి మీద నుంచి ఏదైనా వస్తువు, రాయి, బంతి, కాగితపు ఉండా పైకి విసిరేయి. ఆ వస్తువు వెంటనే తిరిగి నేల మీదకు పడుతుంది. గురుత్వాకర్షణ బలం వాటిని కిందకు లాగుతుంది. పురుగులు, పక్షులు ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి. అయితే అవి రెక్కలు కొట్టుకోవటం ఆపివేస్తే నేలపైకి పడిపోతాయి. గురుత్వాకర్షణ శక్తి ప్రతి వస్తువుని ఎల్లప్పుడూ పైనుంచి కిందకు లాగుతూ ఉంటుంది. తొయ్యటాన్ని, లాగటాన్ని మనం శక్తి అంటాం. అందుకే గురుత్వాకర్షణను కూడా గురుత్వాకర్షణ శక్తి అంటాం. పాత బొమ్మల్లో మీకు అయస్కాంతం దొరికినట్లయితే మనం ఇంకొక రకమైన శక్తి చేసే పనిని చూడవచ్చు. రకరకాల వస్తువులని అయస్కాంతం దగ్గరకు తీసుకువచ్చి చూడు. ఇనుము, స్టీల్తో చేసిన వస్తువులు ఒక్కసారిగా వచ్చి అయస్కాంతానికి అతుక్కుపోతాయి. ఒక కాగితం మీద గుండుసూదులు ఉంచి కింద అయస్కాంతాన్ని కదిలిస్తూ పైన ఉన్న గుండుసూదుల్ని అటు ఇటు కదిలించవచ్చు. ఈ శక్తినే మనం అయస్కాంత శక్తి అంటాం. ఉత్తర ధ్రువంలోని ఒక ప్రాంతం అయస్కాంత సూదుల్ని తన వైపుకి లాక్కుంటున్న సంగతి మీకు తెలుసా? ఎవరినైనా అడిగి దిక్సూచి తీసుకోండి. ఈ దిక్సూచిని మీరు ఎంత కదిలించినా దానిలోని సూది ఎప్పుడూ ఒకవైపుకే ఉంటుంది. దిక్సూచిలోని సూది ఎప్పుడూ ఉత్తరం వైపుకే ఉంటుంది. భూమిలో ఉండే అయస్కాంత శక్తి వల్ల ఇలా జరుగుతుంది. మీ దగ్గరున్న అయస్కాంతం మీద సూర్యమును చాలాసార్లు రుద్దితే దానికి కూడా అయస్కాంత శక్తి వస్తుంది. దీనిని బెండు ముక్క మీద పెట్టి నీళ్లలో తేలిస్తే కొంతసేపు అటు ఇటు తిరిగి ఉత్తర దక్షిణ దిశలోకి వచ్చి ఆగిపోతుంది. ఈ రకంగా నీకై నువ్వు దిక్సూచి తయారు చేయవచ్చు. ఇప్పుడు ప్రపంచంలోని అతి చిన్న వస్తువుల గురించి తెలుసుకుందాం. ఇవి గాలిలోని అణువుల కంటే చిన్నవి. గాలిలోని అణువులనే మనం చూడలేం, కానీ అన్ని వస్తువులు వీటితోనే తయారవుతాయి. వీటిని ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు అంటారు. ఇవి ఒకదానిని మరొకటి తోసుకుంటున్నప్పుడు, లాగుతున్నప్పుడు విద్యుత్తు తయారవుతుంది. వీటి శక్తిని చూడాలనుకుంటున్నావా? ఒక దువ్వెన, కొన్ని కాగితం ముక్కలు ఉంటే సరిపోతుంది. ముందు దువ్వెన తీసుకుని మీ తలలో 20 సార్లు దువ్వండి. తరువాత దువ్వెనను కాగితపు ముక్కల దగ్గరకు తీసుకురండి. కాగితపు ముక్కలు ఎగిరి వచ్చి దువ్వెనకు అతుక్కోవటం మనం చూస్తాం. అంటే విద్యుత్తు పనిచేయటం చూసాం. దీనిని స్థిర విద్యుత్తు అంటారు.